సమర్పణ 19వది. లోభాన్ని సంతోషపరచడం వల్ల అసలైన సంతోషం ఎన్నడూ రాదు. వ్యక్తిగత ఆత్మను పరమాత్మకు సమర్పించడం ద్వారానే నిజమైన సంతృప్తి వస్తుంది. క్రీస్తుకు సిలువ వేస్తే ఆయన, నన్ను క్షమించండి, సిలువ నుండి నన్ను విముక్తం చేయండి అని ఎప్పుడూ అనలేదు. క్రీస్తుకు దృఢ విశ్వాసం ఉంది. ఆయనకు దైవంపై పరమ నమ్మకం ఉంది. ఆయనకు దైవంపై ఎంత నమ్మకం ఉన్నదంటే తన దేహం ఏమవుతున్నదో కూడా ఆయన పట్టించుకోలేదు. ఇది చాలా గొప్ప విశేషం. దీనినే మరలా బుద్ధునిలోనూ కృష్ణుడిలోనూ మనం చూడగలుగుతాం. బుద్ధుడు ఎంతో శాంతంగా ఉండేవాడు. కృష్ణుడు మురళి వాయించేవాడు. ఇంకో ఎన్నో మంచి వాయిద్యాలు ఉండగా మురళి ఎందుకు? వీణలేక గిటార్ లాంటి ఇంకొక వాయిద్యాన్ని ఆయన ఎందుకు వాడలేదు? మానవులకు చాలా బలహీనతలు ఉన్నట్టే మురళికి చాలా రంధ్రాలు ఉన్నాయి. అయినప్పటికీ మురళి లోపల ఏమీ లేదు, అంతా ఖాళీ. క్రీస్తు అన్నాడు, నిన్ను నువ్వు ఖాళీ చేసుకో, నేను నీలో ఉంటాను అని. ఎన్నో రంధ్రాలతో నిండి నువ్వు దేవునికి ఒక వాద్యం అయితే ఓ చక్కటి రాగం నుండి నీ నుండి వెలువడుతుంది. ఒక చక్కటి రాగం నువ్వు నుండి వెలువడుతుంది. అన్ని సందర్భాల్లోనూ నీలో ఉంటూ నీ ప్రతిచర్య, ఆలోచన, వాక్కుకి సాక్షిపుత్రుడైన దైవాన్ని నమ్ము.